దేహం 25వది. ఏ సాధనకైనా సాధకుడికి బలవంతము ఆరోగ్యవంతమైన దేహం అవసరం. దేహం ఒక గొప్ప పనిముట్టు, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేహము మనసు యొక్క ఛాయారూపం. దేహంలోనూ నాడీమండలంలోనూ ఎటువంటి అశాంతికైన కారణం మనస్సు. దేహం అంతా మనస్సులో ఉంటుంది, కానీ మనసు అంతా దేహంలో ఉండదు. దేహంలో ప్రతిదీ మనం తెలుసుకోవచ్చు, కానీ మనసులో ఉన్నదంతా దేహం తెలుసుకోలేదు. భౌతిక ఆరోగ్యం ఆధ్యాత్మిక సాధనకు ముఖ్య భాగంగా భావింపబడుతుంది. అనారోగ్య దేహం మనస్సును చెదరగొడుతుంది, ఎందుకంటే ధ్యాస అంతా దేహం మీద ఉంటుంది. అనారోగ్యంగా ఉన్న మనిషి తన అస్తిత్వం యొక్క ఇతర విషయాలపై శ్రద్ధ చూపలేడు. నీ ఆరోగ్యాన్ని ఉపేక్షించకు. దేహము ఒక సాధన, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నీ దేహం, ఊపిరి, మనస్సుకి ఓ సంరక్షకుడివి మాత్రమే. నువ్వు ఒక పరిశుద్ధ ఆత్మవి. అదే నీ నిజ ప్రకృతి.